చాగయస్వృథం అవిచ్ఛేదాయేంద్రా పశవోజే ముష్కరాగతేంద్రా సంతోభ్యం దేవతాభ్యమదం దాగ్రే స్పృష్టుభోజాజ్యానువాగ్యాజాద్యుభస్ైంద్రా సమృద్ధేన దేవతాభ్యమదం దాతి భాజవే నిజత్వేదు పరమాలభదే ేజోన్మేతిజన్మయమానో నియుత్వమానస్థానుమాదాయమీతపతిరాజ్యానువాఖ్యవత సతేజస్వాదకరణ్యగర్భస్రమవర్తతాఘారమాఘారయతి ప్రజాపతిర్వైరణ్యగర్భ ప్రజాపతిరణరో సర్వాణి వాదేషోపాణిశూనాభ్యదేలక్ష్మశ్రుణస్తత్పురుషాణాగం రూపం జప్తో పరస్తాన్యదన్యోగం తద్గవాన్యతవిజాదివసభాస్తదవేనాయ్యదస్తానాయుర్వైపశూనాం ప్రియం ధామజద్వాజవ్యోభవచ్చేతమే వైనమభిసంధానా పశవ ఉపతిష్టందేయ ద్వాజం గురుజా ప్రజాపతేజాజ్యప్రాజాపత్యం గురుజాద్వాజోరిజాజ్యద్వాజ పశుర్భవతిన వాజోర్నైజగద్వాజాపత్య పురోణాశోభవతి తేన ప్రజాపతేర్నైజగద్వాదశకపాదస్తేన వైష్ణానరాన్నైజ్రాగ్నా వైష్ణవమేకాదశకపాదం నిర్వపదేక్షమాణోగ్నిసర్వాదేవతా విష్ణవిజ్ఞో దేవతా శైవయజ్ఞం చారపదే నిరవమో దేవతానాం విష్ణు పరమో వైష్ణవమేకాదశకపాలం నిర్వపజ దేవతాభయద పరిగృష్యమానో వరుంధే పురోడాశకమే దేవాముష్మిన్ లోకాస్మినయః కామయే దాముష్మిన్ లోకరుధ్నుజామిది స పురోడాశం గురువే దాముష్మిన్నేవ లోకరుధ్మాదిగదష్టాకపాలస్తేనాజ్ఞేయోత్రికపాలస్తేన వైష్ణవ స్మిన్ లోకలుధ్మిజామిది సచరుం గుర్వేదాగ్నేర్ఘతం విష్ణోస్తండుకాస్తస్మాచరుః కార్యోస్మిన్నేవ లోకరుధ్నాజ్జాదిత్యోభవదేయం వా అదిజరస్యామేవాదితిష్ఠత్తసో అస్యామేవాదిజగ్ఞం తను తేజో మే సంవత్సరముఖ్యముధృత్వాగ్నిం చక్రేసామి గర్భోపపద్యతే తాదృగేవ దదార్తిమాచ్ఛేద్వైశ్వానరం పునస్తాన్యుపేత్సంవత్సరో వాగ్నిర్వయేష్వానరో దా సంవత్సరమాప్వాకాల ఆగతే విజాయత దేవమేవ సంవత్సరమాప్వాకాల ఆగతే వ్యంజన తేనాద్యుమాచ్చేషా వా అగ్నేయాదనోర్యద్వైష్ ధనువమవరుంధేత్రేణ్యేదాని హవేగం శిభవం ధిత్రయమే లోకాన్ లోకాన్ ప్రజాపతి ప్రజా సృష్ట్వా ప్రేణానుప్రాదిశక్తాభ్య పునఃసంభవితుం నాశక్నోత్సోబ్రవీదృధ్నపదిసజో వేద పునఃసంచినపదిదిదం దేవా సమచిన్వంతోవేదాధ్వనయత్ సమచిన్వంతచిత్యస్య చిత్రత్వైన దేవం విద్వానగ్నిం చు నృధ్నాదేవస్మేకమగ్నిశ్చేజత ఇత్యాహురగ్నిమానసానేది వా అగ్నిశ్చేజతేగ్నివానేవాదిగస్మేకమగ్నిశ్చేజత ఇత్యాహుర్దేవామేతన్నితి వా అగ్నిశ్చేజత విదురేణం దేవాకస్మేకమగ్నిశ్చేజత ఇత్యాహుర్గృహ్యసానీతి వా అగ్నిశ్చేజత విహ్యేవ భవతి కస్మేకమగ్నిశ్చేజత ఇత్యాహుః పశుమానసానీతి వా అగ్నిశ్చేజత పశుమానేవ భవతి కస్మేకమగ్నిశ్చేజత ఇత్యాహుః సప్తమా పురుషా ఉపజీవానితి వా అగ్నిశ్చేజత త్రయః ప్రాంతస్త్రయః ప్రత్యంచ ఆత్మా సప్తమచేతావంత దేవైన మముష్మిన్ లోక ఉపజీవంతి ప్రజాపతిరగ్నిమచికేష తతం పృషవ్యబ్రవేన్నమై అగ్ని యుంజేష్యసేతి మాధక్ష్యతి సాత్మాదిదహ్యమానామిథ విశ్వే సపాపీరాం భవిష్యసేతి సోర్వేత అహం కలిష్యామి త్వానాదిధక్ష్యతేతి సమామభ్యమృషత్ ప్రజాపతి స్వాహాదయతు ప్రజాదేవతజాంగిరస్మద్భ్రువాసీదే మామేష్టకాం కృత్వోపాధత్తానదిదాహాయజ్ఞిందేతదభిమృశయత్ ప్రజాపతి స్వాహాదయతు ప్రజాదేవతజాంగిరస్మద్భ్రువాసీదే మామేష్టకాం కృత్వోపధత్తేన దిదాహాయ ప్రజాపతిరకామయత ప్రజాదేయేక్షమపశ్యత్రకం సంవత్సరమభిభస్తతో వై స ప్రాజాయత తస్మాత్ సంవత్సరం భార్య ప్రైవజాయేదం వసవో బ్రువం గతమజనిష్టావజం ప్రజామహాయతం వసుభ్య ప్రాయత్తం రయణ్యహాన్యభరుస్తేన త్రేణి చ శతాన్యసృజం త్రయస్త్రయం శతం చ తస్మాహం భార్య ప్రైవజాయేవాన్ రుద్రాభ్యుమన్ ప్రయోజమదనఘ్వం వజం ప్రజామహాయుతకం రుద్రేభ్య ప్రాయచ్ఛందకం షడహాన్యభిఫలుస్తేన ప్రేణ చ శతాన్యసృజంతాయస్త్రయం శతం షడహం భార్య ప్రైవజాయతానాదిత్యా అబ్రవన్ ప్రయోజమదనఘ్వం వజం ప్రజామహాయుతమాదిత్యేభ్య ప్రాయచ్ఛందం ద్వాదశాహాన్యభిఫలుస్తేన త్రీణి చ శతాన్యసృజం తత్రయస్త్రయం శతం ద్వాదశాహం భార్య ప్రైవజాయతేన వైదే సహస్రమసృజం దోఖాగుం సహస్రతమేంజయేవ ముఖ్యగుం సహస్రం వేద సహస్రం వసూనాప్నోతి యజుషావాదేషా క్రియతే యజుషా వత్సతే యజుషా విమర్శతే యజుషావాదేషేతజాన్యేషాయ పునః ప్రయుజ్యేత్యాహురగ్నే యుక్ష్వాహిజే తమ యుక్ష్వాహిజే బహూషమాగుంజిత్యుఖాయాంజుహోదిదేనై వైనాం పునఃస్తయుందేజేనాయాతజాంభీయో వా అగ్నియోగ ఆగతే జునక్తియుంక్తే రంజానేష్వగ్నే యుక్ష్వాహిజే తమ యుక్ష్వాహిజే బహూషమాగుంజిద్యాహైషవా అగ్నేర్యోగస్తేనైవైనైజునక్విజుంకేజుంజానేషుంభవాదినోపదంతిన్యంగ్నిశ్చేతౌజా ప్రతిమయాచీయతేర్యంజంచుజాపృష్టమాహుతర్చేతుర్యదుత్నం న పతిగం శక్నుజాదశవర్గ్యోస్యాచీనముత్నం పురుషశీర్షముపదాముఖతేనాహుతేనం చనుదేశవర్గ్యోస్వది సౌర్జాజుహోతి చక్షురేవాస్మిన్ ప్రతి దాజుహోతి చక్షుషే సమాన్యాజుహోతి సమానగుంఠి చక్షుస్ సమృద్ధిరేవా ఆసంతే వామం వసు సన్నదేవా వామభృత వృందదద్వామభృతో వామభృద్వామభృతముపదాది వామమేవాజమానోభ్యాతిర్వ్యశ్యమంతేషిరణ్యమూర్ధ్వే భవతి జ్యోతిర్వై హిరణ్యం జ్యోతిర్వామం జ్యోతిషైవాస్య జ్యోతిర్వామం వృందేర్భిజతుర్భవతి ప్రతిష్ఠిత్యై ఆపో వరుణస్ పద్మజ ఆసంతాగ్నిరభ్యధ్యాత్తాశ్రమభవత్తరేతరాపదత్తమభవద్యద్వితీయం పరాపదత్తదశావభవతియం వై విరాజసౌ స్వరాగ్యద్విరాజాపదధాతి మే ఏవోపధర్తేజద్వా అసౌరేతస్యాం ప్రతిష్టజ తత్ప్రజాయతే తావోషలో వీరుసో భవంతిరాజ్ఞిరత్రిజదేవం వేద ప్రైవజాయతేన్నాదోభవతి లోరేతస్ ముఖే కువలధ్యాదిమే ఏవాస్మై సమీచేరేతశ్రింతతోజసిక్తరేతమాజాంధ్యాముపదధ్యాదుత్తమాజామన్యాగం రేతలేవాస్యసిక్తమాభ్యాముభయతఃపరిగంధాదిసంవత్సరన్నకంచనోహేర్న హీమే కంచన ప్రత్యవరోహతస్తదేనయోర్వతయో వా అపశీరుషామగ్నిశేరుషా ముష్మిన్ లోకే భవతి యస్తశీరుషాణం చిరుదేశశీరుషాముష్మిన్ లోకే భవతి చిత్తం జుహోమి మనసా క్షితేన గథా దేవాజిహాగమన్ వీజిహోకారృతస్తముద్రస్య వయునస్య పద్మం జుహోమిష్మకర్మణేష్మాహావర్తకం హవిరస్వజమాతృన్నామపధాయజుహోద్యేదన్వాగ్నే శిరస్తశీరుషాణమేవాగ్నం చిరుదేశశీరుషాముష్మిన్ లోకే భవతి దేవం వేదసువర్గాయ వాజే ేదజ్ఞస్తాగ్రయతేమస్యాభిమిషేత్మసిద్ధ్యంజనవద్ది విద్వాన్ పృష్టవేదాజనాచమర్తాయనస్తపత్యాయతేజిసలా స్వాదిముష్యేది గోర్ణేనాముపదత్తే విశ్వకర్మాదిశాంబజస్వన పశూన్వాదశోస్మాన్ పాదస్మై నమ ప్రజాపతి రుద్రవరుణోర్దిశాంబజస్వన పశూన్వాదశోస్మాన్ పాదస్మై నమ జయతావై దేవతాయేషాం పశూనామధిపతజస్తాభ్యో వాదేషాడశ్చేజ పశుశేషాణ్యపదాభిరణ్యేష్టకాపదాభ్యదేవదేవతాభ్యో నమస్కరోజి బ్రహ్మవాదినో ఘ్నౌ గ్రామ్యాన్ పశూన్ ప్రదధాది సుచారణ్యానద్వయంతపుచ్చిగుంషతేరణ్యేష్టగా ఉపదధామృతం మే హిరణ్యమృతేణైవ గ్రామ్యేభ్య పశుద్ధో భేషజం కరో గణైనానేహినస్తేణో వై ప్రథమాశ్రయమాదృన్నానో ద్విదీయాపానస్తృదీయాను ప్రాణ్యా ప్రథమాయశ్రయమాదృన్నానుపధాయ ప్రాణేనైవ ప్రాణగము సమర్థయ దివ్యమ్యాద్విదీజాపధాయనగం సమర్థజ్యమాన్యా తృతీజాపధాయ పానేనైవానగం సమర్థజ్రసో ప్రాణేరేవైనగం సమింధేభోర్ధువస్స పరిస్వజమాదృన్నాముపదధారే మే వై లోకాశ్వజమాదృన్నాభ్యః ఖలు వై విజాహదేభ్యః ప్రజాపతి ప్రాజాయతేనాహృద్యాహృదేభ్య స్వజమాదృన్నా ఉపదధారేమానేవ లోకానుపధాదేశోకేష్ ప్రజాయతే ప్రాణాయానాయ వాచేత్వాచక్షుషేత్వాసేదాగ్నినావైదేవాస్వర్గం లోకమజిగాగం సంతేన పతితుం నాశక్నువంతజేతాశ్రతస్రస్వజమాతృన్నా అపశ్యంతాదిక్షోపాదతేన సర్వతశ్చక్షుషాస్వర్గం లోకమాజయచ్చతస్రస్వజమాతృన్నా దిక్షోపదధాది సర్వతశ్చక్షుషైవ తదగ్నినా యజమానస్సు వర్గం లోకమేతి ఆజ్ఞాయాహివేతజిత్యాహ్వతైవైనమగ్నిం దోతం వృణేమహరిత్యాహ భూత్వైవైనం వృణేజయజ్ఞినాగ్నిస్తమిద్ధరిత్యాహ సమింధయేవైనమగ్నిర్వృత్రాణి జంఘనజిత్యాహ సమిద్ధయేవాస్మిన్నింద్రియం దధాత్తగ్నే సోమం మనామహరిత్యాహ మనుతదేవైన వేదానివ అహ్నాగం రూపాణ్యన్వహమేవైనం చదేవాహ్నాగం రూపాణి రుంధే బ్రహ్మవాదినావలం ేరణ్యాయిష్టకాయాకం ప్రణేత్యైర్లాగ్నేవాహస్పత్యేజంద్రాగ్నేదేవాయాంగృహస్పతిశ్చాయాతజామానోనుచలపదేభవత్యజామిత్వాజానుష్ఠుభానుచరత్యాత్మా వై లోకం పృణా ప్రాణోనుష్ఠు తస్మాత్ప్రాణసర్వాణ్యంగాన్యనుచలపిత అస్తోహతజిప్యాహతస్మాత్పరుషి పరుషిరసస్వమగ్రశ్రేణం విష్ణుడయిత్యాహాన్నం వై పుష్కన్నమేవారుంధేర్వాగ్నిరగ్గోన్నమన్నమేవారుంధే జన్మం దేవానాం విశస్పృష్మాలోచనే దివ్యాహేమానేవాస్మై లోకాన్ జ్యోతిష్మతః కరోతి యో వాయిష్టకానాం ప్రతిష్టాం వేద ప్రత్యేవ దిక్షతిజాదేవతజాంగిరస్మద్భ్యువాసీదేత్యాహైషా వాయిష్టకానాం ప్రతిష్టాన దేవం వేద ప్రత్యేవ తిష్టతి సువర్గాయ వాదేశలోకాయ చేయదేహదగ్నిర్వజ్రేకాదశినేహదగ్నావేకాదశినీయాజ్రేణైనకం సువర్గాల్లోకాయం వర్దధ్యాజన్నమియా స్వరభి పశోమ్యర్థలేకశోపం వినోదినైనం వజ్రేణ సువర్గాల్లోకాయం వర్దధాదిన స్వరభి పశోమ్యర్థయ దివాదేశ ఇంద్రియేణ వీర్యేణ్యతేజో జన్మన్నజగ్రామత్యేంద్రియజాక్రమణం పదేష్టయాముపరుధ్యాన్మేంద్రియేణ వేర్యేణ ఉద్యతే రుద్రో వారేషదరగ్నిస్తశ్చతిస్రవ్యా ప్రదేశే ధిరస్య నో చేతాభ్యో వారేషావిశ్చతేజిద్వాజిసన్నమయాచితం బ్రాహ్మణాయ్యాత్మానం నిష్క్రీణీతే రుద్రపురోధనుస్తన్వాతో అనువాచతే తస్మైతే రుద్ర సంవత్సరేణ నమస్కరోమి యత్తే రుద్రదక్షిణాధనుస్తన్వాతో అనువాదు తస్మైతే రుద్రపరివత్సరేణ నమస్కరోమి యత్తే రుద్రపశ్చాద్ధనుస్తన్వాతో అనువాదు తస్మైతే రుద్రే దావత్సరేణ నమస్కరోమి యత్తే రుద్రోత్తరాధనుస్తన్వాతో అనువాదు తస్మైతే రుద్రే దువత్సరేణ నమస్కరోమి యత్తే రుద్రోపరిధనుస్తన్వాతో అనువాదు తస్మైతే రుద్రవత్సరేణ నమస్కరోమి రుద్రో వారేహయ్రుద్ధస్తిష్టం భావేహయేతరే సంచితమేదైవతిష్టరేణ నమస్కారైరే వైనగం శమయతి పురేష్యా ప్రవిష్టా పృథివీ మను తమస్యుత్తమ ప్రణో జీవాదవే సువ ఆపన్వాగ్నే మనసాపన్వాగ్నే తపసాపన్వాగ్నే దీక్షజాపన్వాగ్న ఉపసద్భిదాపన్వాగ్నే శక్త్యజాపన్వాగ్నే దక్షిణాభిదాపన్వాగ్నే వృషేనాపన్వాగ్నే వశజాపన్వాగ్నే స్వగాకారేణేభ్యాహైషా వా అగ్నేరాప్తిష్టయైవైనమాప్నోతి భార్యత్రేణ పురస్తాదుపతిష్టతే ప్రాణమేవాస్మిన్ దధాతి బృహద్రథం తరాభ్యాం వక్షావోదేవాస్మిన్ దధాతి దుస్థాయజ్ఞాయజ్ఞేన పుచ్చమృదుష్మేమ ప్రతిష్టతి పుష్టైరుపతిష్టతే తేజో మేక్షాదేవాస్మిన్ దధాతి రాపదిరగ్నిమసోస్మా సృష్ణః పరాణేత్రం వారవంతేజేనావారయ తద్వారవంతే దత్తవారవంతే యద్వ్య ప్రజాపదేనాభిపక్షాచ్యాదిశాసాదజామిగాయత్రేణ ఛందసాగ్నేవదజాగ్నేష్ణాగ్నేశిరౌపదామి దక్షిణజాద్వాదిశాసాదజామి ఛందసేంద్రేణ దేవతజాగ్నే పక్షేణాగ్నే పక్షముపదధామి ప్రదీక్ష్యాత్వాదిశాసాదజామి జాగతేన ఛందసాచమిత్రా దేవతజాగ్నే పుచ్చేనాగ్నే పుచ్చముపదధామి దీక్ష్యాత్వాదిశాసాదజామానుష్టుభేన ఛందసామిత్రావరుణాభ్యాం దేవతజాగ్నే పక్షేణాగ్నే పక్షముపదధామ్యోర్ధ్వజా సాదజామిపాంతేన ఛందసా బృహస్పతినాగ్నే పృష్ఠముపదధామి యో వాత్మానమగ్నిం చ నుదే పాత్మాష్మిన్ లోకే భవతి యస్సాత్మానం చ నుదే సాత్మాష్మిన్ లోకే భవత్యాత్మేష్టకా ఉపదధాత్యేషవాగ్నేరాత్మా సాత్మానమేవాగ్నిం చ నుదే సాత్మాష్మిన్ లోకే భవతి ఏవం వేద అగ్న ఉదథే జాతజిషుర్యువానామతజానో మృణత్యాస్తే నమస్తీవం దోభోజాస్మాగ్నేజగ్ఞయజ్ఞశిరవాన్యజాతజిషుర్యువానామతజానో మృణత్యాస్తే నమస్తీవం దోభోజాస్మరం చవాజోజక్షిటయనామ ప్రథమో దుద్ధో ద్వితీయోగ్యం శివశ్చతుర్థోవన్య పంచమస్ ేర్నజుభుజాద్భరుజం చజమానం చ ప్రదహే దుర్గచేత ఆహుదేర్జోదిభేదేనైవైనాధ్వరుజం నజమానో వాంగ్మాసం నసోక్ష్యోశ్చక్షుక్రమ్ణజోశ్రోత్రం బాహువోర్బలమూరువోరోజోరిష్టా విశ్వాణ్యంగాని తనోస్తను వామే సహ నమస్తే అస్సు మామాధిగం శ్రేణమవాజే తస్మా ప్రాణాస్కామం ద్విజోగ్ఞం చ జన్మన్నమాసన్నసోణయ్యా ప్రాణానేవాద్రో అగ్నోయో అప్సులవోషేషోరుద్రో విశ్వభువనాదిమేష తస్మే రుద్రాయ నమో అస్వాహుతి భాగా వా అన్యే రుద్రాహవిర్భాగా అన్యే శతరుద్రేదకం హుత్వాగా వే భగం చరుమేదేన యజుషా చరమాజామిష్టకాయాగేనకం సమయపిత్యద్వైశతరుద్రేదకం హుతమిద్రాహుయస్తేతదగ్నో గయదగిపథమస్వాద్వే పురస్తాహాత్వాంధ్రుజరస్తాదమరాజాన పితృభిర్దక్షిణత పశ్చాత్పాహుతానస్వా మారుతో మరుద్భిరుత్తరత పాత దేవాస్తేంద్రజేక్షరుణరాజానోధస్తాపరిష్టాచ్చ పాన్ధునవాదేన భూతో నేధ్యో న ప్రోక్షితోషదే నమత ప్రాచీనం ప్రోక్షదిక్షన్ ప్రోక్షదితేన భూతస్తేన మేధ్యస్తేన ప్రోక్షిత సమీచే నామాచేతిపదిన సితో రక్షిత్యాచపదాభ్యాం నమస్తౌ నో మృణయ్యేజం విష్మోజస్తాం భేదాంజంభేదామాసిక్షిణాదిత్తస్తంద్రాధిపతి స్పృతాకృప్రాచేనామాసిప్రదేచేదిక్తస్యా జయమానం సమయతిమాజం నయతమానోహేతయోనామస్థదేషాంబోదక్షిణాగ్రహాదరో వజ్రణో నామస్థదేషాంబశ్చాద్గ్రహ స్వప్న వైషభోగ్రహ్మరోవస్థావానో నామస్థదేషాంబ ఉత్తరాగ్రహ ఆపో వైషవ సముద్రోధిపతజో నామస్థదేషాంబరిగ్రహాపరుషం వైషవస్థాన్ ఖర్జానామస్థ పార్థివాదేషాం వైషగ్రహాన్నం వైషవో నిమిషో పాతనామం తేభ్యో నమస్తేనో మిడయతాయం విష్ణోశ్వనోగ్రేష్ఠితం బోజం భేదధామి హుతాదో వా అన్యే దేవ ఉత్సంజుషస్వమసుమంతమోర్వసముద్రిజగుంసదనమావిశస్వమేవైనాహాన్వేనాద్యసోఖల్వాహురిష్టకావైయేవాహురాజగిత్యనుపరిక్రామంజుహోత్యపరివర్గమేవైనాహాన్వేనాదేమగ్యస్తనమోర్జస్వంతం హయాపాం రద్యాలమగ్నే సరిరస్సమధ్యే ఉత్సంజుషస్వమసుమంతమోర్వసముద్రిజగుంసదనమావిశస్వ యో వా అగ్నిం రజజ్జన విముంచశాశ్వయుక్తో విముచ్యమాన క్షుద్ధ్యం పరాభవద్దేవమస్య పరాభవజతం పరాభవం దైకజమానో న పరాభవదిశోగ్ఞం చిత్రాలోక్షోభవదేమగ్రస్తనమోర్జస్వంతంధయాపామిత్యాజస్య పూర్ణాగస్తృతం జుహోత్యేష వా అగ్నేర్విమోగో విముచ్యైవాస్మాన్నమపి దధాది తస్మాదాహురుజస్థైవం వేదయశ్చ న సుధా ేణాదిశజనం ప్రేత ప్రేణాధిపసేజాన్ భవతి ఇంద్రాజరాజ్ఞోకరో వరుణాజరాజ్ఞే కృష్ణోజమాజరాజ్ఞరాజరాజ్ఞే గౌరపురుషరాజాయ మర్కట శ్రేణశ్చర్దిగానీలంగోక్రిమిస్ సోమస్ రాజ్ఞ కులుంగ సింధో శ్రీం సుమారో హిమవతో హస్తి వయుప్రాజాపద్యపూలోహలేక్ష్మావృషదగం సస్తే ధాతు సరస్వత్యేషారిశ్వేతాపురుషవా సరస్వతే సుఖశ్చేతః పురుషవాగారణ్యోజోనగుణశ్చ కాదే పౌష్ణావాచే క్రౌంచః అవాంగత్రే దశో నాగ్రోమగనస్ఫులేకయస్ భూపానస్య వాదే వైంగరాజో భగాని కుషీతక ఆదేవానసో దుర్విదా దేవా దుర్విజాదిభ్రశ్చక్రవాక బలాయాగలాహుసృజజా శయందకస్ మేత్రా మృత్యవే సుతో మన్యవే స్వజస్కుంభేన సద్వర్గర సాదో లోహితాహిస్తే త్వాష్ట్రా ప్రతిశ్రుత్కాదేవాహస పురుషమృగశ్చంద్రమసే గోధాకాలకాదార్వాఘాకస్తే వనస్పతి నామేణ్యే కృష్ణోదాద్రిహాక్షింగానేరశేష్ణీతే ధాతు కత్కట సౌరే బలాకశ్వమయూరస్యేనస్తే గంధర్వాణాం వసూనాం కపింధరో రుద్రాణాం దిక్తిహి రోహిత్కుండ్రనాజే గోనత్తికాత అప్సరసామరణ్యాదశర్మన ృషలోయేష్వరేవ్యుత్వన్యంగుఃకస్తేనమత్యాన్యవాపోర్ధ్వాదానాశ్రమక్వయకృడబ్దాజౌహస్తేభాల్యేస్పతేసిద్పుట శకాభౌమే పాంకశోమాంఛేదవస్తేణామృతూనాజకాథం వక్షరాజలోపాకపోతగులోకశస్తేనైరజతాగవాకుస్వాభిగ్రహ ర్కకలాశకునిప్పకాదే సరంజాయే హరిణో భారతో బ్రహ్మణే శార్గస్తరక్ష కృష్ణ స్వాజత రక్షో గర్భస్తర జనామగ్నజూక్ష్ణా అరజాంతరిక్ష ఉద్రో మగ్గు ప్రవస్తే పామదిహగం ససాచరింద్రాణ్యేషాధ్రశ్రుతి కక్షేవాధ్రాణసస్తే దివ్యాజ్యా వా పృథివ్యా స్వామి స్వర్ణ పాజన్యోహం సోమృగో వృషతగం సస్త ఐంద్ర అవాముద్రోమ్నేలోపాశస్ మహేంద్రాజకామాజపరస్వాన్ ఆగ్నేయ కృష్ణగ్రేవ సారస్వతే మేషే భద్ర సౌమ్య పౌష్ణ శ్యామశ్చితి పృష్టోస్వ్యశిల్పో వైష్దేవ ఐంద్రో రుణో మారుత కల్మాష ఐంద్రాగ్న సగం హిరాధో రామస్వామిత్రో వారుణ ప్రేత్వ అశ్వస్తో పరోగ మృగస్తే ప్రాజాపత్యా ఆజ్ఞేయో కృష్ణగ్రీవౌ త్వాష్టౌలోమసక్షౌ శిలిపిష్టౌ బృహస్పత్యౌ ధాత్రే పృషోధర సౌర్యమలక్ష అగ్నజేనేకమతే రోహితాంజనడ్వానథో రామౌ సావిత్రౌ పౌష్ణౌ రజతనాభీశ్వరేషంకౌ దో పరౌ మారుత కల్మాషాగ్నేయ కృష్ణోజస్తారస్వమే మేషే వారుణ కృష్ణ హిరణ్యవర్ణా సుజజ పాపకాజాసుజాత కశ్యపోజాస్మింద్ర అగ్నిజాగర్భంధిరే విలోపాస్తానాపశ్యగ్రస్యో నాభవంతో జాసాగం రాజా వరుణో జాతి మధ్యే సజ్జానృతే అపశ్యంజనాథుశ్యుతశ్రుజయోజా పాపకాస్తానాపశ్యగ్రస్యో నాభవంతో జాసాన్ దేవాదిగృణ్వంతి భక్షం యా అంతరిక్షే బహుధా భవంతి పృథివేం వజసో అంతంతి శుక్రాస్తానాపశ్యగ్రస్యో నాభవంతు శివేన వాచక్షుషాపశ్యతాపశ్యవజాతనవోపస్పృశతత్వచం మే సర్వాగం అగ్నేగం రప్సుషతో హువే భోమయివచ్చో బలమోజో నిధత్త సంప్రజతీరహావనరదాహతే తస్మాదానద్యో నామస్తదాభో నామాని సింధవః యత్ప్రేషితా వరుణేన శ్రీభగం సమవల్గత ఆత్మాజింద్రో భోజతేస్తస్మాదాపో అనుష్ఠన అపకామగ్రస్యందమానా అవేవరతమోహికం ఇంద్రోవశ్యగ్రిభిర్దేవేస్తస్మాద్వారుణామవోహితం ఏకో దేవో అప్యతిష్టచ్ఛందమానా యథా వశం ఉదానిషోర్మహేది తస్మాదకముచ్యతే ఆపో భద్రాఘితమితాప ఆసురగ్నే సోమో బిభ్రత్యాపహిత్రోరసోపసుప్రచామలంగమహామాణేన సహ వర్తసాఘన్ ఆదిత్పశ్యామ్యుతవా శృణోమ్యామాఘోషో గచ్చతి వాంగ్ర ఆసా మన్యే భేదానో అమృత సతర్హిరణ్యవర్ణ అదృపయ్యదావ ఆపోషిష్టామోభవస్తానపోర్జేతాతనాక్షసే యో వశ్యపతమోనసస్తస్య భాజయతేహన ఉషసేరివ మాతర తస్మారంగమామోయస్య క్షయాయ జిన్వథ భాపో జనయథాచన దివిశ్రయస్వాంతరిక్షయత స్వృథివిజాతం భవబ్రహ్మవత్సమసి బ్రహ్మవత్సాయత్వాంగ్రహాంగృహ్ణాద్వామరాజసో జయ్యతే గ్రహాసవో నిర్వర్ణసవో రాజసోజమగ్నిసవస్థాభ్యామే వసోజతేథో ఉభావేవ లోకామభియజతియశ్చ రాజసూయనే జానశ్రయశ్చ ఆగ్నిచిత ఆపోభవంజాపో వా అగ్నేర్భ్రాతృజాయదపోగ్నేరథస్థాతు పదధాభవత్యాత్మనాపరాశ్రాతృజాభవత్యమృతం వా ఆపస్మస్మాదభ్యరవతాంతమభిషించం దినాత్రిమాచ్చతి ఉపధీయంతేజవచేనాం వేదాన్నం వశవోన్నాదశుమాన్ భవత ఉపధీయం తేజవచేనాం వేద ద్వాదశభవం ద్వాదశమాసా సంవత్సర సంవత్సరేణైవాస్మా అన్నమవరుంధే పాత్రాణి భవంతి పాత్రే వా అన్నమజ్యతే సజోన్నేవాన్నమవరుంధాద్వాదశాపురుష అదన్నమత్తసో పాత్రాన్న ఛిద్యతేజస్యైతాపధీయంతేజవచనా వేద కుంభాశ్చ కుంభేశ్చ మిథునాని భవంతి మిథునస్య ప్రజాత్యే ప్రజజా పశుభిర్మిథునైర్జాతేజస్యైతాపధీయంతేజవచనాం వేద శుగ్వా అగ్నిస్వోధ్వర్యం యజమానం ప్రజా శుచార్పయతి యథవ ఉపతథా దిశమేవాశ్చాదినార్చర్యుర్న యజమాన శ్రామ్యం ది ప్రజాయత్రేతా ఉపధీయం దేవాం వారేతాని హృదజాని చేతా ఉపదధాదిజాభిదేవైనాశకం సృజతి వరుషక పర్జన్యోభవతి యో వారేతాగతనంగత్యం వేదాగతనవాన్ భవతి ఏం వేద శుగ్వా అగ్నిస్వోధ్వర్యం యజమానం ప్రజా శుచార్పయతి యథవ ఉపతథా దిశమేవాశ్చాదినార్చర్యుర్న యజమాన శ్రామ్యం ది ప్రజాయత్రేతా ఉపధీయం దేవాం వారేతాని హృదజాని చేతా అప ఉపతథాదిజాభిదేవైనాశకం సృజతి వరుషక పర్జన్యో భవతి యో వారేతాయతనంగత్యం వేదాగతనవాన్ ేతముపదాగతనమేషాగత్యం వేదాయతనవాన్ భవతి కల్పతే స్మై ద్వంద్వమన్యా ఉపదధాదిశతస్వమధ్యా అన్నం వాయిష్టకాలేతఖలు వై సాక్షాదన్నైదేషతుర్యదేతం చలముపదధాది సాక్షాదేవాస్మా అన్నమవరుంధే మధ్యత ఉపదధాది మధ్యత దేవాస్మా అన్నం దాది తస్మాన్ మధ్య ృహస్పతి బ్రహ్మ వై దేవానా బృహస్పతిర్బ్రహ్మణైవాస్మా అన్నమవరుంధే బ్రహ్మవర్గసమసేయమర్జసాయత్వేత్యాహతేజస్సే బ్రహ్మవర్గసే భవతిజస్సేష ఉపధీయతేజవచేనమేవం వేద భూతేష్టకా ఉపదధాత్రై మృత్యుర్జాయతేజప్రయత్రయమృత్యుర్జాయతే తదేవైనభవజతే తస్మాదగ్నిచిక్షణమమాజురేతి సర్వేష్యస్తమో వేష్టాస్తస్మాదగ్నిచిన్నాభిచరిత వై ప్రత్యగేనమభిచారృణుతే సూర్యదేవాదేశోగ్నిశృణుతే దేవసువామే తాని హమేకం శుభవం చేతావంతో వై దేవానాగం సవాస్తదేవాస్మి సవాన్ ప్రగచ్చంతి తదేనగం సువందే సమోర్వర్ణ సమో రాజసూజం బ్రహ్మ తవశ్చిత్రో దేవశ్చత్వామిదుఃప్రసవమిత్యాహప్రసూతదేవైనం బ్రహ్మణా దేవతాభిరభిషన్ సత్యన్నస్యాన్నస్యాభిషన్ సత్యన్నస్యాన్నస్యావరుద్ధే పురస్తాభిషించది పురస్తాభ్యప్రదేశే నమన్నమభ్యదే శేరుషతోభిషించది శేరుషతోహ్యన్నమభ్యత ఆముఖాదం స్రావయతిస్మాజ్ఞే స్వాసామ్రాజ్యేనాభిషించేత్యాహేషవా అగ్నే సమస్తేనైవేనమభిషించదేహస్పదే స్వాసామ్రాజ్యేనాభిషించా ఆమేత్యాహ బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మణే వైనమభిషించదేం దస్యత్వాసాంగాహజేనాభిషించామేత్యాహేంద్రియమేవాస్మిన్నుపరిష్టాం దధాత్తేతద్వైరాజసోజస్య లోకం యదేహం విద్వానగ్ఞం చ నత ఉభావేవ లోకా విభిజయతి యశ్చ రాజసోజేనేధానస్యగస్యాహాగ్నిజతయుంద్రస్యాపానస్తదశతేంద్రియం వీర్యం పరాపతప్తదేవాసౌత్రామిన్నాసమభరాన్ సోజదేవాసౌత్రామన్నాయజేతేంద్రియమేవేర్జగం సంభృజ్యాత్మం ధత్తే సజోరద్వోజాభిస్ సజోరుషా అరుణేభిస్ సజోసోర్జ ఏతసేన సజోషావస్మినాదగం సోర్భిశ్వరే స్వానరగిడాభిర్భృజేన స్వాహ సంవత్సరో వా అబ్ధో మా అయా వా ఉషా అరుణే సోర్జ ఏతస ఇమే అశ్వినా సంవత్సరోర్వే స్వానర పశవరిడా పశవోం సంవత్సరం పశవో న ప్రజాయంతే సంవత్సరేణి వాస్మే పశోన్ ప్రజనజతిదర్భస్తం వేజుహోతిజద్వాహ్య అమృతర్భాస్తస్మిన్ జుహోతి ప్రేవజాయతేన్నాలోకపతిస్తేతా వై దేవత అగ్నే పురస్తాద్భాగాస్తాదేవ ప్రేణాచక్షుదేవాగ్నే పురస్తాద్వతిదధార్జనం సోభవతి ఏం వేదాపోవాజిరమగ్రే సజిరమాసేత్స ప్రజాపతి పుష్కర పన్నే వాతో భూత ప్రతిష్టానావిందత సయేతపాంకురాజమవశ్యప్తస్మిన్నగ్నిమచను తతదిజమభవత్తతో వై స ప్రత్యతిష్టద్యాం పురస్తాదుపాదధా తచ్చిరోభవత్సా ప్రాచేదివ్యాం దక్షిణత ఉపాదధా స దక్షిణ పక్షోభవత్సా దక్షిణాదివ్యాం పశ్చాదుపాదధా తత్పుచ్చమభవత్సా ప్రదేశేదివ్యాముత్తరత ఉపాదధా స ఉత్తర పక్షోభవత్సోదేశే ృష్టాపాదృష్టమభవత్సోర్ధ్వాదిగిజం వా అగ్ని పంచేష్టగస్తస్మాజలస్యాంఖలం జభేష్టకాం రుందం జభిసర్కరాగం సర్వా వా ఇజం వయోక్తం దిశేవ్యతే తస్మాదిమాం వజాగం సినగ్రన్నాధ్యాసతే దేవం విద్వానగ్నిం చిమృతే ప్రత్యవతిష్టత్తభిదిశోజయత్యాగ్నేయో వై బ్రాహ్మణస్తస్మాహ్రాహ్మణాగ సర్వాస దిక్ష్వర్ధృగస్వామేవ తద్విసమన్వేపాం వా అగ్నికులాయం తస్మాదాపోగ్నికుంహారుకా స్వామేవ తద్యోనిం ప్రవిశంది సంవత్సరముఖ్యం ప్రత్వాదే సంవత్సరాజ్ఞమష్టాకపాలం నిర్వమేద ఇంద్రమేకాదశకపాలం వైష్దేవం ద్వాదశకపాలం బాహస్పత్యం సరం వైష్ణవంద్రికపాలం త్రిదే సంవత్సరే విజితాయ్రష్టాకపాలోపవ్రష్టాక్షరాగాయత్రియాజ్ఞంగాయుక్తం రాధస్సవనం రాధస్సవనమేవ తేన దాధారకాయత్రేం ఛందో వ్యదేకాదశ ఏకాదశాక్షరా త్రిష్ఠుగైంద్రం ద్రైష్ఠుభం మాధ్యం దినగం సవనం మాధ్యం దినమేవ సవనం తేన దాధార త్రిష్ఠుభం ఛందో జద్వాదశకపాలో భవతి ద్వాదశాక్షరా వైశ్వదేవం జాగతం తృతేన సవనం తృతేన సవనమేవ తేన దాధార జగతి ఛందో జద్వాదశస్పత్యశ్చరుర్భవతి బ్రహ్మ వై దేవానాం బృహస్పతిర్బ్రహ్మైవ తేన దాధార జద్వై భవ్యజ్ఞో వై విష్ణుర్యజ్ఞమేవ తేన దాధారృతీయే సంవత్సరే విజితాయత్ సంవత్సరముఖ్యం విభర్దేమే తేన లోకగ్రస్పృణోతి జద్విజే సంవత్సరేక్షమేవ తేన స్పృణోతి జతృతీయే సంవత్సరేమేవేన లోకగ్రస్పృణోత్యేతం వై పర సహస్రస్యౌరుగుశాగాసింబతతో వైతే సహస్రగం సహస్రం పుత్రాన విందం తప్రసతే ప్రజజా పశుభిస్తాం మాత్రమాప్నోధియాంతే గచ్చ నిజదేవం విద్వానేతమగ్నిం చిమృతే. ప్రజాపతిరగ్నిమచినుత సక్షురపవిద్భూత్వాతిష్టత్తం దేవాభ్యతో నోపాయంతే ఛందోభిరాత్మానం ఛాదయిత్వోపాయందచ్ఛందసాన్ ఛందస్త్వం బ్రహ్మవే ఛందాగంసి బ్రహ్మణదేతద్రోపైయత్కృష్ణాదినంగాష్మి ఉపానహముపమంచతే ఛందోభిరేవాత్మానం ఛాదయిత్వాగ్నిముపచరత్యాత్మనాహికం ఛాదేవ నిధిర్వాదేశ నిధీయతేజదగ్నిరన్యే వామే నిధిమగుప్తం విందంతిన వా ప్రతి ప్రజానాధ్యామాధ్యాత్మానమేవాధిపాన్ కురు చే గుప్త్యా అసో ఖల్వాహుర్నాక్రమ్యేతి నైరుత్యుఖాయదాక్రామేంద్రిరుత్యా ఆత్మానమవిదధ్యాత్ తస్మాన్నాక్రమ్య పురుష శీర్షముపదధాది గుప్త్యా అసో యథా బ్రోజాదే తన్మే గోపాదేతి తాదృగేవ తత్ ప్రజాపతిర్వా అసర్వాగ్నిరేవ దభ్యంగాశ్రవణస్తేష్టగా అస్థాన్యేతగం హవావతృశిరబ్ధనో వాచేంద్రోచీచో అస్థభిరిజదిష్టగాభిరగ్నించినోతి సాత్మానమేవాగ్నించను దేశాత్మా విష్ణు లోకే భవతి యం వేద శరీరం వా ఏతదగ్నేర్యచ్చిత్య ఆత్మా వైశ్వానరో యచ్చితే వైశ్వానరం జుహోతి శరీరమేవాభ్యారోహతి శరీరం వా ఏతద్యజమాన సగ్గస్కరు తేజదగ్నించను తేజచ్చితే వైశ్వానరం జుహోతి శరీరమేవ సగ్గస్కృత్యాత్మనాభ్యారోహతి తస్మాత్తస్య నావజ్యంతి జీవన్నేవ దేవానప్యేష్వానర్యచ్చాపురేషముపదధాతీజం వా అగ్నిర్వైశ్వానరస్తశాసితరిజత్పురేషమగ్నిమేవ వైశ్వానరం చినుతేషా వా అగ్నే ప్రజాతనోర్జద్వైశ్వానర ప్రజామేవాస్తనుపమవరుంధే అగ్నేర్వై దీక్షజా దేవామిరాజమాప్నవం విశ్రోరాత్రేర్దేక్షిత్రిపదాజమాప్నో షడ్రాప్తేర్దేక్షిత్యాషడ్వారి తవ సంవత్సర సంవత్సరో విరాజమాప్నోదిదశరాత్రేర్దేక్షిత్యాభ్యసాక్షరాభిరాజ్విరాజమాప్నోదిద్వాదశరాత్రేర్దేక్షిత్యాద్వాదశమాసాః సంవత్సర సంవత్సర విరాడ్ విరాజమాప్నోతి త్రయోదశరాత్రేక్షిత్రయోదశమాసాః సంవత్సర సంవత్సర విరాడ్ విరాజమాప్నోతి పంచదశరాత్రేర్దేక్షిత పంచదశమార్ధమాసస్య రాత్రయోర్ధమాసః సంవత్సరాప్యతే సంవత్సర విరాడ్ విరాజమాప్నోతి సప్తదశరాత్రేర్దేక్షిత్యాద్వాదశమాసాః పంచత్రవస్స సంవత్సర సంవత్సర విరాడ్ విరాజమాప్నోతిగుంశతిగుంశాత్రేర్దేక్షిత్యాచతుర్విగుంశతిరర్ధమాసాః సంవత్సర సంవత్సర విరాడ్ విరాజమాప్నోతి త్రిగుంశతగుం రాత్రేర్దేక్షిత్యాత్రిగుంశతక్షరా విరాడ్ విరాజమాప్నోతి మాసం దేక్షిత్యాద్యోమాసస్య సంవత్సర సంవత్సర విరాడ్ విరాజమాప్నోతి చతురో మాసో చతురో వాజయతం మాసో బసవో విఫలుస్ పృథివీ మాజయం గాజత్రేం ఛందోష్టౌ రుద్రాస్తేక్షమాజయం దృష్టభం ఛందోర్ద్వాదశాదిత్యాస్తే దివమాజయం జగతేం ఛందస్తతో వైతేమగచ్చేక్షం దేవానాం తస్మాద్వాదశ మాసో భృత్వాగ్నిశం వేదం ద్వాదశ మాసా సంవత్సర సంవత్సరోగ్నిశ్చిద్ద ఆప్తేష్టగమేనంచినుతేజోవ్యావృతమేవ గచ్చతి స్వేచ్ఛగం సమానా సువర్గాజపాదే సలోకాయ చేయతేదగ్నిస్తయన్నాన్ వారోహే సువర్గాల్లోకాభ్యజమానో హేదంక్రమిషం ప్రాణో మామాహాసేదంతరిక్షమాక్రమిషం ప్రజా మామాహాసేద్యమాక్రమిషకం సువరగన్మేత్యాహైషవా అగ్నేరన్వారోహస్తేనైవైనమన్వారోహతి సువర్గస్థ లోకస్థ సమశ్చేయత్పక్ష సంహితాం వినుజాత్కనీలాగుం సంయజ్ఞ పాపేయస్యాత్మన ప్రజా సద్వేది సంవిధామినోదిజ్యాజాగుంసమేవ జగ్ఞక్రతుమపైజినాత్మన పాపేయసే ప్రజా భవతి సహస్రం చిన్వేద ప్రథమం చిన్వాన సహస్ర సంయతో అయల్లోక ఇమమేవ లోకమభిజయతి ద్విసహస్రం విదేదం చిన్వానో ద్విసహస్రం వా అంతరిక్షమంతరిక్షమేవాభిజగతి త్రిసహస్రం ఇన్వేదేదం చిన్వానస్త్రిసహస్రో వా అసౌ లోకోముమేవ లోకమభిజయతి జానుదగ్ధం చిన్వేద ప్రథమం చిన్వానో గాయత్రిదైవేవం లోకమభ్యారోహదినాభిదగ్ధం చిన్వేద ద్విదేదం చిన్వానస్త్రిష్టుభైవాంతరిక్షమభ్యారోహతి గ్రీవదగ్ధం చిన్వేద త్రిదేదం చిన్వానో జగజ్జైవామున్ లోకమభ్యారోహదినాగ్నిం చిత్వా రామాముపేజాదజోనౌరేతోధాస్యామీర్నద్విదేదం చిత్వాన్యశస్త్రిజముపేజాన్నద్విదేదం చిత్వా కాంచనోపేజాగ్రేతో వాజేతం నిషబ్దేయదగ్నిం చినుపేజదుపేజాగ్రేదసావ్యధ్యేతాసో ఖల్వా పురప్రజస్యం దద్యన్నోపేజాదిజగ్రేతస్తి ృతస్తస్మాదుపేజాద్రేతసోస్కందాయత్రీణి వావరేత పితాపుత్ర పౌత్రోజద్వేరేతస్ చాపదధ్యాద్రేతోిస్త ఉపదధాతిరేతస్తం వావ ప్రథమారేతశ్రిగ్వాగ్వాజం తస్మాత్ పశ్యంతి మాం పశ్యంతి వాచం వదంతేమంతరిక్షం విదేయా ప్రాణో వా అంతరిక్షం తస్మాన్నాంతరిక్షం పశ్యంతి న ప్రాణమసౌ తృతేజా చక్షుర్వా అసౌ తస్మాత్ పశ్యంతమోం పశ్యంతి చక్షుర్యజుషేమాంచామోంచోపదధాది మనసా మధ్యమామేషాం లోకానాం కృప్యా అథో ప్రాణానామిష్టో యజ్ఞో భృగభిరాశేర్వసుభిస్తశ్చత ఇష్టవేదస్య ద్రవిణేహ భక్షేదేవ్యాహస్తుతశస్త్రే ఏమైతేన దుహే పితామాదరిష్వాచ్చిగ్రపదాఘాచ్చిగ్ర ఉషుజః పదానుదక్షు స్తోమో విశ్వవిన్నేతానే బృహస్పతిరుక్షా మదానిషగం శిషదిభ్యా హైతద్వా అగ్నే రుక్షం అనుషగుంసతి. సవమేనం కరోతి గర్భో వాజయో నిశిక్యం నిరోహేర్గర్భం నిర్హణ్యా షడుజ్జామగం శిక్యం భవతి షోఢా విహితో వై పురుషాత్మా చతురంగాత్మన్నే వైనం నిభర్తి ప్రజాపతిర్వాజేషజదగ్నిస్తోఖాచో లోకలంఘస్తనౌ దావస్య ప్రజా ఉపజీవం విజదుఖాంచో లోకలం చోపదాభ్యామేవ గజమానోముష్మిన్ లోకే జంధుహే సంవత్సరో వాజేషయదగ్నిస్తస్య త్రేధా విహితాయిష్టకా ప్రాజాపుత్రా వైష్ణవేర్వైష్ణకర్మణిరహోరాత్రాణ్యేవాస్య ప్రాజాపత్యాయరుఖ్యం విభర్తి ప్రాజాపత్యాదుపథేజత్సమిథ ఆదధాష్ణవనస్పదజో వైష్ణవీరేవ తదుపథద్వేష్ణకాభిరగ్ం శునోతీజం వై విష్ణకర్మా వైష్ణకర్మణీరేవ తదుపథద్వే తస్మాదాహుస్రువదగ్నిదం వాదేతంగజమానదేవ చిన్మేదయ్యాన్యస్కినుజాధ్యత్తం దక్షిణాధర్ణరాధజయదగ్నిమస్య వృందేతజో జాప్తం దక్షిణాభిరాధలేదగ్నిమేవృణోది ప్రజాపతిరగ్నిమశను తత్తుభిః సంవత్సరం వసంతేనైవాస్య పూర్వార్థమచరుతేష్ణ దక్షిణం వక్షం వర్షాభిః పుచ్చకం శరదోత్తరం వక్షకం హేమంతేనమధ్యం బ్రహ్మణా వా అస్య తద్భూర్వార్థమచను దక్షత్రేణ దక్షిణం వక్షం వసుభిః పుచ్చం విశోత్తరం వక్షమాశయామధ్యయ్యదేవం విద్వానగ్ఞం చిన దేవైనం చిన దేవ సర్వమరుం దేశం వంతేన నమగ్నిం శిక్ష్యానమచ్చన్నగుం రోచత ఇయం వావ ప్రథమాది లోషతయో వనస్పతజః పురేషమంతరిక్షం ద్వితీయావయాగుంసి పురేషమసౌ ద్వితీయా నక్షత్రాణి పురేషం యజ్ఞశ్చతుర్థే దక్షిణ పురేషం యజమాన పంచమే ప్రజా పురేషం క్షత్రుజతే కంచిం వేదయజ్ఞం దక్షిణామాత్మానం ప్రజామందరియాతస్మాత్ పంచజితేకశ్చేతమిదేతదేవ ృణోతిజ్ఞ్వేజమాన ప్రదిశ్యే పంచుష ఆత్మానమే వృణోతి పంచచతజోవంతి పంచభ్యురేషైరభ్యోజం దశాక్షరో వై పురుషో జావానే పురుషస్తృణోక్షర విరాడన్నం విరాజ్యేవాతిష్టది సంవత్సరో వై షక్షే పురేషకం షచ్చితజోపవంజిషట్పురేణాని ద్వాదశ సంవద్యంతే ద్వాదశ మాసా సంవత్సర సంవత్సర ఏవ ప్రతిష్ఠతి రోహితోరోహిత కర్కం రోహిత్యాజాపత్యాభ్రురుణభ్రుశుక బభ్రుస్తే రౌద్రశ్వేతశ్వేతాక్షేతగ్రేవస్తే పితృదేవ్యాస్తిస్రకృష్ణావసారణ్యస్తిస్రశ్వేతావసా సౌర్యో మేత్రాబారుహస్పద్యోమ్రగలామాస్తోబరా ృష్ణ్యోర్ధృష్ణ్యే మారుత ఫల్గోర్లోహితోర్ణేవక్షేత సారస్వత్య పృషదే స్థూలపృషదే క్షుద్రపృషదే తావైశ్వదేవ్యస్తిస్రశ్యామావశా పౌష్ణ్యస్తిస్రో రోహిణేర్వశామైంద్రియ ఐం లాస్పత్య అర్ణలలామాస్తోపరా శ్రీవాహురణ్యదశ్రీవాహుస్తమంతశ్రీవాహుస్తైంద్రవాజవాశ్రీరంధ్రోణ్యదశ్రీరంధస్తమంతశ్రీరంధస్తే ఉన్నతర్షభో వా మనస్తైంద్రావరుణాశ్రిగుచ్చతి పృష్టశ్రుతి పసత్తైంద్రావాహస్వద్యాశ్రిపాక్షిజ్యోష్ఠస్య దుభ్రస్తైంద్రావైష్ణవాస్తిస్రస్యద్భావశావైష్మగన్మన్యస్తిస్రోధాద్రే బృషోధరాహైంద్రావోష్ణాశ్రేతరామాస్తు పరాః కర్మాస్త్రజోజామా సౌమ్యాస్త్రయశ్విలింగా అగ్నజయజమిష్టాచత్రజో నకులా తిస్రో రోహిణేస్త్రయస్తావసోమాన్ తిస్రో రుణాదిత్యౌహ్యస్తారుద్రాణాగం సోమేంద్రాభ్రలామాస్తు పరాః శుంఠాస్త్రజో వైష్ణవ అధీలోచకర్మాస్త్రజో విష్ణవ పురుక్రమాయ లక్ష్మినస్త్రజో విష్ణవ పురుగాయ పంచావేస్తిస్రాదిత్యానాహం త్రివత్సాస్తిస్రోంగిరసామైంద్రా వైష్ణవ గౌరలలామాస్తు పరాః ఇంద్రాయ్యయస్సి వృక్షాయింద్రాయాభిరాజాయ త్రయస్సి కగుద ఇంద్రాయ స్వరాజ్ఞే త్రయశ్రి భదస్తిస్రస్తౌస్తాధ్యానాస్ర పష్టౌహ్యో విశ్వేషాన్ దేవానామాజ్ఞేంద్రా కృష్ణలలామాస్తు పరాః ఆదిత్యై త్రయో రోహితైతా ఇంద్రాణ్యే త్రయ కృష్ణైతా కుహ్వయే త్రయోరుణైతాస్తిస్రో ధైనవో రాగాయై త్రయో నడ్వాహస్సిని వాల్యా ఆహ్నావైష్ణవారోహితలలామాస్తు పరాః సౌమ్యాశ్రయ విషంగా సోమాజరాజ్ఞేత్రయ సారంగా పార్జన్నానభో రూపాశ్రోజా మధుహా ఇంద్రాణ్యే తిస్రో మేష్యాదిత్యాద్యా వా పృథివ్యామాలంగాస్తు పరాః వారుణాశ్రయ కృష్ణలలామావరుణాజరాజ్ఞేత్రయో రోహితలలామావరుణాయ విషాదశేత్రయోరుణలలామా శిల్పాస్త్రయో వైశ్వదేవాశ్రయ కృష్ణయ సర్వదేవ్యాంద్రాసూరాశ్రేతలలామాస్తు పరాః సోమాజస్వరాజ్ఞో వాహావరగ్వాహావింద్రాగ్నిభ్యామోదోదాభ్యాముష్ారావింద్రాగ్నిభ్యాం వరదాభ్యాగం శేర వాహావ వైరాజే పురుషే ద్వేధే నో భౌమే వాయవ ఆరోహణ వాహవనద్వాహౌ వారుణీ కృష్ణే అరాజౌ దివ్యావృషభౌ పరిమళౌ ఏకాదశ ప్రాతర్గవిజా పశవ ఆలభ్యం దేశకల కల్మాషక్తిగిరిగజస్తేష్ట్రా సౌరేర్నవ శ్వేతాశా అను పంచాభవంచాజ్ఞేంద్రాఘ్న ఆహాస్మినస్తే విశాలూప ఆలభ్యం శంగాస్త్రజో వాసంతస్తారంగాస్త్రజోగ్రయేష్మా స్పృశంతస్త్రజో వారుషిగా ప్రశ్నజస్త్రజ శారదాస్పృష్టసఖాస్త్రజో హైమం ద్విగా అవలిప్తాశ్రయశ్రైశిరా సంవత్సరాజనివక్షసః ఓ